ధ్యాత్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమిశ్రవస్తమ జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశృణ్వన్ సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆత్మస్వరూప బంధుగణ, నిన్న మనం 5వ శ్లోకం పూర్తి చేశాము, 6 అందాము. నచైతద్విద్మః కతరన్నో గరీయః యద్వా జయేమ యదివా నో జయేయుః యానే వహత్వా నజిజీవిషామః తేవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. ఈ శ్లోకంలో అర్జునుని యొక్క సంకట స్థితి బాగా వర్ణించబడింది. ఇలాగంటి స్థితి బహుశా అరుదుగా రావచ్చు జీవితంలో. జీవితంలో ప్రతి ఘట్టంలో కూడా మనకి ఏది కావాలి అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. అది మోస్ట్ ఆఫ్ ది టైం వ్యామోహ రూపంగానే ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ది టైం మన అసెస్మెంట్ రాంగే ఉంటుంది. బట్ స్టిల్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ మనకి తెలుస్తూ ఉంటుంది. నాకేం కావాలో నాకు తెలుస్తూ ఉంటుంది. కానీ ఒకప్పుడు ఇటు అట కూడా తెలియని స్థితి కూడా ఉంటుంది, ఒకప్పుడు అలా కూడా ఉంటుంది. ఓసారి నేను రైల్వే స్టేషన్కి వెళ్ళా. ఆ ప్రయాణం చేయటానికి ఇష్టం లేదు. అట్ ది సేమ్ టైం ఏదో సర్టన్ అట్రాక్షన్, సర్టన్ పుల్లింగ్ ఫోర్స్ లేకపోతే స్టేషన్ దాకా ఎందుకు వెళ్తా టికెట్ కొని. సో టికెట్ కొన్న తర్వాత ఇప్పుడు ట్రైన్ ఏదో ఆలస్యం అవుతుందనో ఏదో అన్నారు. అంటే ఇప్పుడు సంతోషించాలా, ఆలస్యం అవుతుంది లేకపోతే క్యాన్సిల్ అవుతుందని సంతోషించాలా లేకపోతే దుఃఖించాలా, ఇది అర్థం కాక నేను చాలా ఇబ్బంది పడ్డాను. సో అదే టికెట్ కొనుక్కున్న తర్వాత అలా జనరల్గా ఉండదు. జనరల్గా అలా ఎందుకుంటుంది, జనరల్గా టికెట్ కొనుక్కున్నామంటే వీ వుడ్ లైక్ టు గో ఫార్వర్డ్. అంతేగాని టికెట్ కొనుక్కున్న తర్వాత కూడా ఇది వెళ్ళాలా అక్కర్లేదా, క్యాన్సిల్ అయిపోతే బాగుండేమో, మనం అలాంటిప్పుడు ఆ టికెట్ చింపేటప్పుడు పరిస్థితి ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా, అవి అలా కాదు వెళ్తే మంచిదేమో అని ఈ విధంగా ఇటువంటి సంకట స్థితి అరుదుగా జీవితంలో వస్తుంది. కానీ ఇప్పుడు అర్జునుని పరిస్థితి అలాగే ఉంది. దానిని చాలా ఇంట్రెస్టింగ్గా అతను ఈ శ్లోకంలో అంటాడు, నచ ఏతత్ విద్మహ, ఇది నాకు తెలియట్లేదు, నాకు అంతు పట్టడం లేదు. నచ ఏతత్ విద్మహ, ఏమిటి కతరన్నో గరీయ, నహా మాకు కతరత్ గతి గరీయ. సో కతర కథమ అని రెండు పదాలు ఉన్నాయి, డతరచ్ అనే ప్రత్యయం కిమ్ శబ్దం మీద. సో కిమ్కి కా వస్తుంది. సో కిమ్ ప్లస్ క డతరచ్ వేసుకుంటే కా ప్లస్ తర కతర అవుతుంది. ఎనీవే ఇద్దరు రెండింట్లో ఒకటి చెప్పేప్పుడు కతర అని వస్తుంది, అనేకంలో ఒకటి చెప్పేప్పుడు కథమ అని వచ్చేస్తుంది. డతరచ్ డతమచ్ అని రెండు ప్రచయాలవి. సో ఇప్పుడు ఇక్కడ రెండు ఆల్టర్నేటివ్స్ ఉండి దీంట్లో ఏది మంచిది మాకు నాకు తెలియకుండా ఉంది అని అంటున్నాడు. కతరత్ నో గరీయ నహా మాకు కతరత్ గరీయ, ఆ రెండింట్లో ఏది గొప్పది, గరీయ అంటే గొప్పది, ఈ సంగతి తెలియట్లేదు. ఏమిటా రెండును, యద్వా జయేమ యదివానో జయేయుః. యద్వా జయేమ, దాంట్లో ఒక పక్షం మేము జయించుతాము, మాకు విజయం వస్తుంది. రెండో పక్షం యదివా నో జయేయుః, నహా మమ్ములను జయేయుః, వాళ్ళు జయిస్తారు. కౌరవులు మమ్మల్నే జయించేస్తారు, మేము ఓడిపోతాం అన్నమాట. దాని అర్థం మేము ఓడిపోతామని. సో ఇప్పుడు మనం నెగ్గడం మంచిదా ఓడిపోవడం మంచిదా, యద్వా జయేమ మేము నెగ్గడం, ఎదివానో జయేయుః వాళ్ళు మనల్ని జయించటం అంటే మనం ఓడిపోవడం. సో నెగ్గడంలో మనకి మంచి ఉందా ఓడిపోవడంలో మంచి ఉన్నదా, ఈ సంగతి మనకి తెలియటం లేదు అని అంటున్నాడు. ఇంక వాడు యుద్ధం ఏం చేస్తాడండి? ఓడిపోవడం మంచిది అంటే సాబోటేజ్ చేయొచ్చు, నెగ్గడం మంచిది అంటే ఉన్న శక్తి అంతా పెట్టి కృషి చేయొచ్చు. ఇది మంచిదో అది మంచిదో తెలియట్లేదు అన్నవాడు, వాడు ఏం చేస్తాడు? దీన్నే కింకర్తవ్యతా విమూఢ అని అంటారు. ఏం చేయాలో అర్థం కానివాడు. జీవితంలో ఇలాగంటి స్థితి చాలాసార్లు ఉంటుంది, చాలాసార్లు కాదు అరుదుగా ఉంటుంది, బట్ ఉంటుంది. ఇలాగంటి సందర్భం రాకపోవడం అనేది ఏం లేదు, అసంభవం ఏం కాదు, వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. కానీ ఇది ఇటువంటి స్థితి వచ్చినప్పుడు మాత్రం అది చాలా నిర్ణాయకమైన స్థితిగా ఉంటుంది. ఇప్పుడు ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, అలాంటి స్థితి అది. ఈ ప్రమోషన్ పుచ్చుకుని వెళ్ళాలా, లేకపోతే ప్రమోషన్ రిజెక్ట్ చేసి లోవర్ పోస్ట్లో ఇక్కడే ఉండాలా, ఏది మంచి? ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్ చూడండి. కొంతమంది అంటారు ప్రమోషన్ తీసుకోకపోతే ఎలాగా, కెరియర్ చాలా ఇంపార్టెంట్ కదా అని దాని ఆర్గ్యుమెంట్ దానికి ఉంటుంది. ఈ డిస్లొకేషన్ వచ్చేస్తుంది, పిల్లలు చదువు చెడిపోతుంది, ఏదో కడుపులో చల్ల కదలకుండా హాయిగా ఉంటున్న వాళ్ళం ఇప్పుడు కొత్త ప్లేస్లో, ఈ నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దెన్ అన్ అన్నోన్ డెవిల్ అని నిరుత్సాహం ఉంటుంది. కాబట్టి ప్రమోషన్ మీద వెళ్ళాలా వాడికి అంటే, ఆఫీసర్ కనుక పిలిచి ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ అవుతావా లేకపోతే ఉన్న సీట్లోనే ఉంటావు ఇక్కడే ఉంటావా అని అడిగితే ఆలోచించి చెప్తానండి అంటాడు వీడు. ఇటో అటో చెప్పడం, ఇంకా ఆలోచన తెగి ఆలోచన కాదు, అది తెగదది. సో అర్జునుడు అంటాడు యద్వా జయేమ యదివానో జయేయు, మేం జయిస్తే మంచిదా, గరీయ ఏది గొప్పది, మాకు ఏది మంచిది, వాళ్లే జయించేస్తే మంచిదా. ఇప్పుడు వాళ్ళు జయించారనుకోండి దాని అర్థం ఏంటి, మేం ప్రేమించే వాళ్ళు ఎవళ్ళైతే ఉన్నారో వాళ్లే వాళ్ళు, మా బంధువర్గమే. ఇప్పుడు భార్యాభర్త కలిసి ఎలక్షన్లో పోటీ చేశారనుకోండి, చెరో ఆపోజిట్ పార్టీలో, ఏదొచ్చినా వాళ్ళకే లాభం, వీళ్ళు నెగ్గినా వాళ్ళకే లాభం, వాళ్ళు నెగ్గినా వాళ్ళకే లాభం. ఎందుకంటే ఏది ఏది ఎవరు నెగ్గినా వీళ్ళ తరఫు నుంచి రిప్రజెంటేషన్ ఉంటుంది. అలాగా ఎనీవే వీళ్ళు కనుక వీళ్ళు నెగ్గారనుకోండి, ఎలాగ విజయం, విజయం ఎప్పుడూ అదే ఆనందదాయకం. వీళ్ళు నెగ్గకుండా అవతల వాళ్ళు నెగ్గారనుకోండి, అది మంచిదే. ఎందుకంటే వాడు సెకండ్ దాంట్లో అంటున్నాడు, యానేవ హత్వా నా జిజీవిషామ దేవస్థితా ప్రముఖే ధార్త రాష్ట్రా. ప్రముఖే అంటే ఎదురుగా, మా ముందు ఎవళ్ళున్నారు, ధార్త రాష్ట్రా అవస్థితా, ధృతరాష్ట్రపుత్రులు నిలిచి ఉన్నారు. ఈ ధృతరాష్ట్రపుత్రులు ఎవళ్ళు, మా వాళ్ళే, కావలసిన వాళ్ళే. ఎటువంటి వాళ్ళు అంటే అర్జునుడికి ఒక్కసారిగా ఆ సెంటిమెంట్ అంతా బయటకు వచ్చింది. ఏమిటి ఆ సెంటిమెంట్ అంటే, యాన్ హత్వా నా జిజీవిషామ, వాళ్ళని సంహరించినట్లయితే ఆ తర్వాత బ్రతుకు మీద ప్రీతి మాకు కూడా అవతలకి పోతుంది. నా జిజీవిషామ జీవితం ఇచ్చామ నా. సో వాళ్ళందరూ కులాసాగా ఉంటే మాకు కూడా కులాసాగా హ్యాపీగా బతకాలని అనిపిస్తుంది. వాళ్ళందరూ మట్టుబెట్టబడిన తరువాత మనం జీవించాలనే ఉత్సాహమే చచ్చిపోతుంది. సో ఎందుకంటే వాళ్ళందరూ కావాల్సిన వాళ్ళు, దాంట్లో పైవాళ్ళు ఎవ్వరూ లేరు, అందరూ బంధువర్గం. కాబట్టి మేం జయిస్తే మంచిదా, వాళ్ళు జయిస్తే మంచిదా, మేము వాళ్ళని సంహరిస్తే మంచిదా, వాళ్ళే వచ్చేసి మమ్మల్ని సంహరించేస్తే మంచిదా, దీంట్లో ఏది శ్రేష్టము, ఏది గరీయ గొప్పది అర్హితము, ఇది తెలియకుండగా ఉన్నది అని అంటాడు. అంటే ఇది చాలా మనస్సు చాలా దుర్బలమైనటువంటి స్థితిని చేరుకుంది. ఇప్పుడు కూడా యుద్ధము అంటే జీవితంలో ఇక్కడ యుద్ధం అంటే జీవితమే ఒక యుద్ధం, జీవిత సంగ్రామం. సో అంతా సింబాలిజం కదండి, హైలీ సింబాలిక్ ఇట్ ఈస్. సో ఇట్స్ హిస్టారిక్ బట్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ హైలీ సింబాలిక్. సో జీవిత సంగ్రామంలో కూడా ఇటువంటి ఆ గడ్డు పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉంటాయి. ఏం చేయాలి, ఇలా చేయాలా అలా చేయాలా, ఇది మంచా అది మంచా, ఏమిటో తోచటం లేదు, మతిపోయినట్టుగా ఉంది అని ఇటువంటి అభిప్రాయం, ఇటువంటి సందర్భాలు వస్తూ ఉంటాయి. ఈ సందర్భాలు అన్నింటి వెనుక తీవ్రమైన ఆసక్తి ఉంటుంది. ఆసక్తి కారణంగానే ఇలాగంటి సంకట స్థితి ఏర్పడుతుంది. అటువంటప్పుడు మనకి శాస్త్రం యొక్క ఉపదేశం ఏమంటే, నీవు రాగద్వేషాలకు అతీతంగా నిలిచి నీ కర్తవ్యాన్ని నువ్వు పూర్తి చెయ్యి అనే శాస్త్రం యొక్క ఉపదేశం. మొత్తం గీత యొక్క ఈ ఉపదేశ సందర్భంలో ఉండే రహస్యం ఏమిటంటే, సంసారమునందు తీవ్రమైన రాగద్వేషాలు ఉండటం చాలా తరచుగా జీవితంలో ఉంటుంది, ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఉంటుంది. ఆ రాగద్వేషాలకి వశుడవై అప్పుడు యాక్షన్ తీసుకోవడం కంటే రాగద్వేషాలకు అతీతంగా నిలిచి నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి అని ఉపదేశం, శ్రీకృష్ణుడి యొక్క ఉపదేశం యొక్క సారాంశం అది. తర్వాత ఎంటైర్ ఎంఫసిస్ ఈజ్ ఆన్ డ్యూటీ. డ్యూటీ ఒకప్పుడు ప్లెజెంట్గా ఉంటుంది, ఒకప్పుడు ప్లెజెంట్గా ఉండదు, ఒకప్పుడు చాలా అన్ప్లెజెంట్ డ్యూటీ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీ డ్యూటీ ద్వాదశి నాడు పొద్దున్న భోజనం చేయడం డ్యూటీ, ఏకాదశి నాడు ఉపవాసం భోజనం మానేయడం డ్యూటీ, రెండు డ్యూటీలే. దీంట్లో ఏకాదశి నాడు ఉపవాసం అనేది వెరీ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ అన్ప్లెజెంట్ డ్యూటీ, అలవాటైతే పర్వాలేదు, ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ అన్ప్లెజెంట్ డ్యూటీ. ద్వాదశి నాడు పొద్దున్న భోజనం చేయడం ఇట్స్ డ్యూటీ, భోజనం చేసి తీరాలి, ఎంత ప్లెజెంట్గా ఉందో చూడండి ఆ డ్యూటీ. సో డ్యూటీ అన్నది ఏదో దృష్టాంతం చెప్పాను, ఇలాగే ఉంటాయి, అనేక దృష్టాంతాలు ఉంటాయి. ఒకప్పుడు డ్యూటీ వెరీ వెరీ వెరీ అన్ప్లెజెంట్ డ్యూటీ అవుతుంది, ఏదో ఎవరికో వార్త చెప్పాల్సి వస్తుంది, పోస్ట్ మ్యాన్ డ్యూటీ చెప్పాను మీకు ఒకసారి. సో చాలా చెడ్డ వార్తని మోసుకెళ్లాల్సి ఉంటుంది, దట్ ఈస్ హిస్ డ్యూటీ. కానీ ఎవళ్ళు కూడా ఇష్టపడరు అలాగంటి డ్యూటీ చేయటానికి, కానీ చేస్తారు. సో కనుక ఈ విధమైనటువంటి పెద్ద సంశయంలో అర్జునుడు పడి ఉన్నాడు. ఇటువంటి సంశయం వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఆ ధర్మ సంకటము అని అంటారు, ఆ ధర్మం ఇదా, ఇది ధర్మమా అది ధర్మమా, ఇది మంచి అది మంచి అనేటువంటి ఇంత గభీరమైన సందేహంలో మనిషి ఉన్నప్పుడు ఎవరైనా మహాత్ములను అడిగితే మంచిది, ఎవరైనా సలహా పెద్దవాళ్ళని సలహా అడిగి వాళ్ళు చెప్పినట్టుగా చేస్తే మంచిది. అయితే మానవుని సంశయ స్వభావం ఎలా ఉంటుందంటే, వీడు సలహా అడిగాక అవతల వాడు సలహా చెప్పాక కూడా ఇంకా వీడు సంశయంలోనే ఉంటాడు, ఈ సంశయాన్ని వీడి సలహా పాటించాలా లేకపోతే పాటించకూడదా, అది సందేహం, మళ్ళీ అలాగంటే సంశయం. కాబట్టి ఈ సంశయం అన్నది తెగది, ఇటో అటో తెంపు చేసుకోవాలి కానీ అలాగ సంశయంలోనే ఉండిపోకూడదు. సో ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, రెండు కాగితాలు రాసి దేవుడి దగ్గర పెట్టి ఏదో ఇటు తిప్ప అటు తిప్ప కాగితం తీసుకుంటాడు, తీసుకుంటే ఏదో వస్తుంది కదా, ఆ తర్వాత ఇది కరెక్ట్గా వచ్చిందా అని మళ్ళీ సందేహమే. అలాగే ఏదో కాయిన్ వేయడం అని ఏదో పెడతాడు, కాయిన్ ఏదో పడుతుంది, ఇటో అటో పడుతుంది, కాయిన్ వేస్తే మీకు ఇట్ విల్ సెటిల్ వన్ వే ఆర్ ది అదర్. ఈ ముందు కాయిన్ వేసే ముందు ఎంత ఉత్సాహంగా వేస్తాడంటే, ఈ కాయిన్ వేసి ఎలా వచ్చేస్తే అలా చేస్తాను అబ్బాయా, నాకు సమస్య తీరిపోయిందని కాయిన్ వేస్తాడు. తీరా కాయిన్ సెటిల్ చేసిన తర్వాత వీడికి మళ్ళీ అదర్ ఆప్షన్ ఉంటుంది చూడండి, ఆ ఆప్షన్ పీకుతూ ఉంటుంది. ఏమిటో ఈ కాయిన్ జడమైనటువంటి కాయిన్, ఇది హౌ దట్ కెన్ బి రియల్ అని మళ్ళీ. ఈ విధంగా సంశయం మనిషిని చాలా ట్రబుల్ పెడుతూ ఉంటుంది. అంచేతనే ఈ విధమైన సంశయాన్ని అంటే డౌటింగ్ థామస్ అంటారు ఇంగ్లీష్లో, అంటే వాడి స్వభావంలో డౌట్ బాగా బలంగా నాటుకుపోతుంది, డౌట్ చేయటమే వాడి పని అన్నట్టుగా తయారవుతారు, అది మంచిది కాదు. వన్ షుడ్ నాట్ బి లైక్ దాట్. ఇటో అటో తేల్చేసి సెటిల్ చేసేసి ముందుకు వెళ్ళిపోవాలి, జాగ్రత్తగా ఆలోచించేసి మీ అంతటి మీరే నిర్ణయం తీసుకోవటం, లేకపోతే ఎవరినో మహాత్ములను అడిగేసి అక్కడికి సెటిల్ చేసేయాలి. సో అంతేగాని ఇటువంటి ఈ ఊగిసలాట, సంశయం అంటే ఊగిసలాట అని అర్థం, మొన్న చెప్పాను కదా ఉభయ కోటి అవి అవగాహి. సో ఇటువైపు ఇటా అట ఇదియా అదియా అనే ఈ ఊగిసలాటని ఎవళ్ళు సమర్థించరు. శ్రీకృష్ణుడైతే ఖండించాడు దాన్ని. సో అజ్ఞశ్చాశ్రద్ధానశ్చ సంశయాత్మా వినశ్యతి అని అన్నాడు. అజ్ఞాని తెలియదు, వాడికి శ్రద్ధ లేదు, పైగా తెలియకపోతే శ్రద్ధ ఉండాలి, తెలియదు శ్రద్ధ లేదు, వీళ్ళిద్దరూ దోషులు, మహాదోషాలు అవే. వీటికంటే పెద్ద దోషం సంశయం, సంశయాత్మ వినశ్యతి. సో సంశయాత్ముడికి జీవితంలో ఏ రకమైన సుఖము ఉండదు అని ఖండించారు. సో ఈ మేనేజ్మెంట్లో కూడా ఈ ప్రిన్సిపల్ ఇట్ మే బికమ్ ఇంపార్టెంట్. ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి, ఏ రకమైన డెసిషన్ తీసుకోకుండా దీనికి ఏ రకమైన డెసిషన్ తీసుకోకపోవటానికి దీనికి ఒక పేరు ఉంది, ఒక టెక్నికల్ నేమ్ ఉంది, నరసింహారావు ఫార్ములా అని అంటారు. అలా నేను ఎక్కడో చదివాను. అది ఎంతవరకు న్యాయమో అలా అనొచ్చా అనకూడదా, ఇక ఐ డోంట్ నో, బట్ ది పొలిటీషియన్ ది న్యూస్ పేపర్స్ సే దాట్ ఏ డెసిషన్ తీసుకోకుండా వదిలేస్తే అదే ఏదో తేలుతుంది, ఏదో సంథింగ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. కాలమే పరిష్కరిస్తుంది, కొన్నింటికి కాలమే పరిష్కారం చూపుతుంది. ఆ రకంగా ఆయన అలా తత్సారం చేసి ఉండేవారని కొంత విమర్శ ఉంది. అది ఎంతవరకు సత్యమో నేను ఎరగను. సో అలా ఉండకూడదు. ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ ఎనీథింగ్ అబౌట్ దట్ జెంట్లమన్. అలాగా లోకంలో ఒక ప్రథం ఉన్నది, అది సరి కావచ్చు కాకపోవచ్చు అది వేరే సంగతి, బట్ మనం ఆ రకంగా తత్సారం చేసేస్తూ గడిపేయటం అన్నది సరికాదు. జీవితంలో పైకి వచ్చి మార్గం అని కాదు. సంశయాత్మ వినశ్యతి. తర్వాత ఈ రకంగా అలా ఆలోచిస్తూ ఇటోటో డెసిషన్ తీసుకోకుండా ఎలాబరేట్గా థింక్ చేసుకుంటూ పోవటాన్ని దాన్ని కూడా నీతి శాస్త్రంలో ఖండించారు. సో దీర్ఘ ఏదో పేరుంది దానికి, దీర్ఘసూత్ర దీర్ఘసూత్రుడు అనో ఏదో పేరు. ఇలా ఆలోచిస్తూనే ఉంటాడు ఏది సెటిల్ చేయటం, ఇటా అట అట ఇట. సో దీర్ఘసూత్రుడు ఇలాగేదో దీర్ఘసూత్రుడో ఏదో పేరుంది అవచ్చు. అంటే ఆ దీర్ఘ అనే పదానికి అర్థం ఏంటంటే ఎప్పటికీ తెగని ఆలోచనలు. సో వీటన్నిటికీ పరిష్కారం ఒక్కటే, రాగద్వేషములకు అతీ ఈ రాగద్వేషాల మూలంగానే ఇన్ని సమస్యలు వస్తాయి. రాగద్వేషములకు అతీతంగా నిలిచి నా కర్తవ్యం ఏమిటి అని ప్రశ్న వేసుకుని తన కర్తవ్యాన్ని చేసేస్తే దట్ ఈస్ ది బెస్ట్ వే. ఇప్పుడు అక్కడతోటి ఈ అర్జునుని యొక్క మనస్థితిని బాగా విస్తారంగా మనం చూసాం. ఇప్పుడు అర్జునుడు ఒక్క తెలివైన పని చేస్తున్నాడు. అసలు శ్రీకృష్ణుడిని రథం మీద సారథిగా పెట్టుకున్నందుకు పరమ ప్రయోజనం ఏంటంటే ఆయన ద్వారా ఏదో తెలుసుకోవటం, లేకపోతే ఎందుకు సారథిగా పెట్టుకోవటం. ఇప్పుడు ఎవరో అన్నారు నాతోటి, మీరు డైమండ్ పాయింట్లో పాఠం చెప్తున్నారా అని చెప్పి. ఏమిటంటే దాని పరిస్థితి ఏంటంటే ఇట్స్ ఏ 5-story బిల్డింగ్, అంటే మీరు విద్యార్థుల కోసం వెతుక్కోక్కర్లేదు, ఎందుకంటే 5-story బిల్డింగ్లో మీరు 5th story ఉంటే 4 stories అందరూ ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళందరూ మీ విద్యార్థుల కింద ఉంటే కూడా మీరు విద్యార్థుల కోసం వెతుక్కోకర్లేదు, మీరు భిక్ష కోసం వెతుక్కోకర్లేదు అని అన్నారు. నేను చెప్పాను విద్యార్థుల కోసం వెతుక్కోకర్లేదు, భిక్ష కోసం వెతుక్కోకర్లేదు, దట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ట్రూ, బట్ 4 stories ఉన్న ఫ్యామిలీస్ అందరూ శిష్యులుగా ఉంటారని మాత్రం ఆ అసెస్మెంట్ మాత్రం రాంగ్, అది దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే దే మే నాట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దిస్. కాబట్టి సో ఇప్పుడు శ్రీకృష్ణుడు వచ్చే రథం మీద, ఉడికే నేను దృష్టాంతం చెప్పాను, శ్రీకృష్ణుడు రథం మీద కూర్చోవడం ఇప్పుడంటే అయింది, కానీ అంతకుముందు వీళ్ళందరితో ఆయన తిరిగిన వాడే కదా. ఎప్పుడైనా ఆయన దగ్గర తెలుసుకుందామని ఎప్పుడైనా ఆలోచన చేశారా వీళ్ళు? ఎప్పుడు ఆలోచన చేయలేదు. ఎంతసేపు మాకు అన్నీ తెలుస్తున్నాయని అనుకున్నారు, ఆయనతోటి పరిహాసం చేశారు, భోజనాలు చేశారు, కబుర్లు చెప్పుకున్నారు, విహారానికి పిక్నిక్లకే వెళ్ళారు, కానీ శ్రీ అర్జునుడు ఇవన్నీ చేశాడు తప్పించి ఎప్పుడూ ఒక జీవితానికి సంబంధించినటువంటి పరమసత్యాన్ని తెలుసుకుందాము, ఆయన్ని అడిగి తెలుసుకుందాము అనే ఆలోచన వాడికి ఎప్పుడు కలగలేదు. అయితే ఆయనతో అంతకాలం తిరిగినందుకు ఒక లాభం కలిగింది. ఏమిటంటే మన రథం మీద ఆయన్ని సారథిగా కూర్చోబెట్టుకుందాము అని వాడి పుణ్యం బాగోబట్టి ఆ ఆలోచన అయితే కలిగింది. అందుకోసం తీసుకొచ్చి సారథిగా కూర్చోబెట్టుకున్నాడు, ఆ వరాన్ని పొంది. ఇప్పుడు ఈ చేసిన ప్రయత్నానికి సత్ఫలం ఇప్పుడు లభిస్తుంది. సో ఇప్పుడు హీ ఈజ్ నౌ సబ్మిటింగ్ హిమ్సెల్ఫ్ టు ది టీచర్, టు ది లార్డ్. ఈ స్థితి కోసం సో ప్రథమాధ్యాయం ఈ ఇక్కడ దాకా 6 శ్లోకాలు కూడా ఇదిగో ఈ కల్మినేషన్ అంటారు, ఈ పాయింట్కి అర్జునుడిని తయారు చేసి తీసుకొచ్చారు. This is the most fundamental step in the life of a seeker. A tarvata shloka undamu. Karpanya dosho pahata svabhavaha Pruchhamitvam dharma sammoodha chetaha Yachreyasyan nishchitam bruhitanme శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. ఇది తరచుగా కోట్ చేస్తూ ఉంటారు. ఎవరో అన్నారు, శ్రీకృష్ణుని వయస్సు గీతను బోధించిన నాడు 85 సంవత్సరాలని. వాళ్ళందరూ పెద్ద వయస్సు అంటే ముసలి వాళ్ళని అభిప్రాయం కాదు, అంటే దే హ్యావ్ ఎ హయ్యర్ లైఫ్ స్పాన్ ఇన్ దోస్ డేస్, వీ హ్యావ్ టు థింక్ లైక్ దాట్. సో శ్రీకృష్ణుడి వయస్సు 85 ఏళ్ళు, అర్జునుడు 60 70 ఎంతో కొంత అర్జునుడికి ఉంటుంది, లేకపోతే సిమిలర్ సఖాయం సమానమైన సిమిలర్ వయస్సు ఉంటుంది. ధర్మరాజు గారు పెద్ద, శ్రీకృష్ణుడి కంటే కొంచెం పెద్ద ఆయన. అంచేతనే శ్రీకృష్ణుడు ఎప్పుడు ధర్మరాజుకి దండం పెట్టి వెళ్తూ ఉండేవాడు. ఆ రకంగా భాగవతంలో అక్కడ వచ్చింది. సో ఎనీవే 85 ఏళ్ల జీవితంలో వాళ్ళు కలిసి ఉన్నది సుమారు 70 ఏళ్ళు కలిసి ఉంటారు. చిన్నప్పటి నుంచి బావా బావమృతి చాలా ప్రేమ అనురాగం. ఈ 70 ఏళ్లలో శ్రీకృష్ణుని దగ్గర ఒక మంచి మాట నేర్చుకుందామనే ఆలోచన ఏనాడూ కలగలేదు అర్జునుడు, ఇప్పుడు కలిగింది. సో చూడండి, కానీ శ్రీకృష్ణుడు పోనీ ఎప్పుడైనా వనవాస సమయంలో కూడా కలిశాడు అర్జునుడిని అనేక పర్యాయాలు. కలిసినప్పుడు ఏమో అర్జున, లేకపోతే పాండవులారా ఈ సమయంలో కొంచెం వేదాంతం అది చదువుకోండి, తర్వాత నేను ఏదైనా కొంచెం మీకు ఆత్మస్వరూపాన్ని గురించి చెప్తాను తెలుసుకోండి అని ఆయన ఎప్పుడూ ఆఫర్ చేయలేదు. ఇప్పుడు ఈయన అడిగిన తర్వాతనే ఏదో యాజ్ ఇఫ్ హీఈస్ వెయిటింగ్ ఫర్ దిస్ అకేషన్. వాడు అడగడమే ఆలస్యం, ఏదో ట్యాప్ ఓపెన్ చేయడమే ఆలస్యం, ధరధరధరలాడుతో నీరు వచ్చేసినట్టుగా వీడు అడగడమే ఆలస్యం. మొత్తం ఉన్న సమయాన్నంతని కూడా వినియోగం చేసేసి 1 అవర్ 1½ అవర్స్ లెక్చర్ ఇచ్చేస్తున్నాడు శ్రీకృష్ణుడు. 1 అవర్ మొత్తం టీచింగ్ అంతా 1 అవర్. దాన్ని శ్లోకరూపంగా దాన్ని కూర్చేపటికి 600 శ్లోకాలు తయారైంది, కానీ ఆయన చెప్పిందంతా టకటకటక చెప్పేసుకుంటూ పోతే 1 అవర్ టైం పడుతుంది. అంటే ఏవో క్వశ్చన్ ఆన్సర్స్ మధ్యలో అర్జునుడు మాట్లాడిన మాటలు లేకపోలేదు. బట్ సో అంత ఎలాబొరేట్గా కంటిన్యూస్గా 1 అవర్ 1 అవర్ 15 మినిట్స్ పాఠం చెప్పేశాడు. మొత్తం అంతా వేదాంతం అంతా ఆ టైంలో చెప్పేశాడు. యాజ్ ఇఫ్ హీ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ అకేషన్, తన హృదయంలో ఉండే విజ్ఞానాన్నంతని, ఆ వేద సారమైన జ్ఞానాన్నంతని బయటపెట్టాడు. బట్ ఆ అకేషన్ వచ్చేటప్పుడు మాత్రమే చెప్పాడు, ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీని అభిప్రాయం ఏమిటంటే విద్యార్థి దానికి తగిన యోగ్యతగా ఉన్నప్పుడు మాత్రమే వేదాంతాన్ని బోధించాలి. విద్యార్థికి యోగ్యత లేనప్పుడు ఊరికే పోగేసి కూర్చోబెట్టి వాడికి అలా వేదాంతం చెప్తూ కూర్చోపెట్టడం అది పద్ధతి కాదు. అంటే దానివల్ల ప్రయోజనం ఉండదు. ఒకప్పుడు ప్రయోజనం లభించవచ్చు. ఇప్పుడు 10 మందిని పోగేసి ఏవో కొంత అనుకూలమైన పరిస్థితులు కల్పించి వేదాంతం బోధించినట్లయితే ఓ 5 మందికి అది వంట పట్టచ్చు, 5 మందికి వంట పట్టకపోవచ్చు. ఈ వేదాంతం వంట పడితే మంచిదే, వంట పట్టకపోతే మటుకు వాడు కొంచెం హాఫ్ వేలో ఉంటాడు. వాడు ఇటు సంసారానికి పనికిరాడు, అటు వైరాగ్యానికి పనికిరాడు. అలాగంటే డోలాయమాన స్థితిలో మనిషి పడిపోతాడు. దాంతో వాళ్ళు అలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దే ఆర్ నైదర్ హీ నా ఘర్కా నా ఘాట్కా అని సంసారతో ఉంది. అలాగా అటు ఘర్కా ఘర్ర వదిలిపెట్టేస్తాయి. ఈ వేదాంతంలో ఇంకా ఘర్రే ఉంది, ఘాట్ అంటే పోనీ దీంట్లో ఇంక ఘాట్ అంటే ఇంకా పబ్లిక్. సో అలా సెటిల్ అయ్యాడంటే అది లేదు, ఇటు ఇల్లుకి సంబంధించి సెటిల్ అయ్యాడంటే ఇది లేదు. ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు, 5 ఏళ్ళు వేదాంతం చదివి ఆ తర్వాత వెళ్ళి వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు చదువు అదేదో వివాహం చేసుకుని పిల్లలు కానీ అంతా సెటిల్ చేసుకుని ఆ తర్వాత వచ్చి వేదాంతం చదువుకుంటే అదో రకంగా ఉంటుంది. 5 ఏళ్ళు ఈ కర్మ ఇదంతా కూడా దీన్ని అందరినీ కూడా నిరాకరిస్తూ ఉపదేశ సహస్ర వివేక చూడమని ఇత్యాది గ్రంథాలు చదివి ఆ తర్వాత వెళ్ళి వివాహం చేసుకుంటే ఇప్పుడు అది ఎంత ప్రాబ్లం అవుతుందో చూడండి. ఇంకా ప్రొఫెషన్కి దేనికి పనికిరాడు. ఈ వరల్డ్లీ ప్రొఫెషన్స్ ఉంటాయి చూసారా, ఆ ప్రొఫెషన్స్లో హీ కెనాట్ ఫిట్. ఎందుకంటే అతని మైండ్ సెట్కి ఈ వరల్డ్లీ ప్రొఫెషన్ అంత కన్వీనియంట్గా ఉండదు. సో యట్ హీ కెనాట్ లీవ్ ఇట్. కాబట్టి ఇట్ లీడ్స్ టు సర్టన్ ప్రాబ్లమ్స్. అంచేత వేదాంతాన్ని బోధించటము అంటే వాడు సర్వాత్మన శరణాగతి చేసి నాకు ఇది కావాలి, హీ హ్యాస్ టు చూస్ ఇట్, హ్యాస్ టు మేక్ ఎ చాయిస్, ఐ వాంట్ దిస్ అని ఖచ్చితంగా ఇష్టపడి దానికి కమిట్ అయినటువంటి వాడికే వేదాంతాన్ని బోధించటం. ఇదొక సంప్రదాయం. సో శ్రీకృష్ణుడు ఈ సందర్భంలోనే బోధించాడు. అర్జునుడు అడుగుతున్నాడు, హీజ్ సబ్మిటింగ్ హిమ్సెల్ఫ్, అంటే తనను శరణాగతి చేస్తున్నాడు. సో శరణాగతి అన్నది ఆత్మజ్ఞానంలో వెరీ ఫస్ట్ స్టెప్. శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం, త్వాం ప్రపన్నం నిన్ను శరణు పొందిన, ప్రపత్తి ప్రపన్నం అంటే ప్రపత్తి చేసినవాడు, ప్రపత్తి అంటే శరణాగతి. అసలు ఆ పదం ఎలాంటిదంటే ప్ర పత్, పత్ ఆర్ పద్, పద్ పద్ అంటే పదం, పాదం, పదానికి పత్ అని పేరు. పాదశబ్దం స్థానంలో పద, పద అన్నా పాదం అన్నా ఒకటే కదా. సో ఆ పద్ అంటే పాదము, ప్ర అంటే అగ్ర అగ్రము అనే అర్థంలో ఉపసర్గ. సో పాదాగ్రము అని అర్థం. ప్రపన్నం అంటే పాదాగ్రమును పట్టుకుంటా అంటే శరణాగతి అని. వెళ్ళి కాళ్ళ మీద పడ్డామంటారు చూడండి, అది ఇడియమాటిక్ యూసేజ్. కాళ్ళ మీద పడ్డామంటే వెళ్ళి సరెండర్ చేశాడు, శరణాగతి చేశాడు అని అభిప్రాయం. ఫిజికల్గా కాళ్ళ మీద పడచ్చు పడకపోవచ్చు. ఒకడు ఫిజికల్గా కాళ్ళ మీద పడ్డామన్నా ఒకసారి పాదాభివందనం చేసేసి తర్వాత విషయం చెప్తాడు, అలాగే కాళ్ళే పట్టుకుని ఉండిపోతాడని కాదు. సో ఇట్స్ ఎ ఇడియమాటిక్ యూసేజ్. ప్రపత్తి ప్రపన్న అంటే కాళ్ళు పట్టుకున్నాడు, లేకపోతే కాళ్ళ మీద పడ్డాడు అంటే శరణాగతి చేసినాడు. సో త్వాం ప్రపన్నం మాం షాధి, నిన్ను శరణాగతి చేసిన నన్ను నీవు మార్గదర్శనము చేయవలసినది, షాధి శిక్ష ఉపదేశమును ఇయ్యవలసినది, నాకు బోధించవలసినది ఉపదేశించవలసినది అని అర్జునుడు అడుగుతున్నాడు. ఎందుకంటే అంతకుముందు అన్నాడు నాకు ఈ యుద్ధం వద్దు, నేను హృషికేశ్ పోతాను, భిక్షాటనం చేసుకుంటాను అని అన్నాడే కానీ హీ వాజ్ నాట్ ష్యూర్ ఆఫ్ దాట్. ఇఫ్ హీ వాజ్ ష్యూర్ దెన్ అర్జున్ శ్రీకృష్ణుడు ఏం ఆపడవాడే, హీ కెన్ యాజ్ వెల్ వాక్ అవే. శ్రీకృష్ణ ఆల్సో విల్ వాక్ అవే, నో ప్రాబ్లం. బట్ హీ వాజ్ నాట్ ష్యూర్, అలా అన్నాడే కానీ హీ వాజ్ నాట్ ష్యూర్. వెళ్ళిపోతానని అన్నాడే కానీ హీ వాజ్ నెవర్ ష్యూర్ ఆఫ్ ఇట్. అది మీరు గమనించాలి. అంతే, చాలామంది ఏమైనా భ్రమపడతారంటే అర్జునుడు వాజ్ అబౌట్ టు వాక్ అవే, శ్రీకృష్ణుడు చేపట్టుకుని ఆపేసి మళ్ళీ వెనక్కి రాకొచ్చాడు, అది చాలా తప్పది. ఇట్స్ నాట్ లైక్ దాట్. అర్జునుడు హీ వాజ్ నాట్ అబౌట్ టు వాక్ అవే, ఎందుకంటే వాడికే తెలిసిపోయింది ఏమిటి, ఇప్పుడు యుద్ధరంగాన్ని విడిచిపెట్టి వెళ్ళడం ఇది సందర్భంగా లేదనే సంగతి వాడికే అర్థమవుతుంది. అంచేతనే వాడు ఏమంటాడు, అర్జునుడు ఏమంటున్నాడంటే కార్పణ్య దోషోపహత స్వభావ. కార్పణ్య దోషము, కృపణ అనే పదం ఉన్నది. కృపణ అంటే లోభి అని అర్థం. ఇక్కడ యుద్ధానికి సందర్భంలో లోభమే ఉంది, యుద్ధానికి లోభమే ఉంటుంది అంటే బేలతనము పిరికితనము అని అర్థం. యుద్ధంలోకి వచ్చే యుద్ధరంగంలో పిరికితనమే, ఇంకా అంతకంటే ఏముంటుంది. ఇప్పుడు మార్కెట్లో లోభి అంటే ఆ పర్సు బయటికి తీసి ఖర్చు పెట్టడానికి వెనకాడేవాడు. యుద్ధరంగంలో లోభి అంటే బాణాలని శత్రువు మీద వేయటానికి సందేహం, మళ్ళీ వాడు కొట్టేస్తాడేమో అని భయం. మనం జయించాలా వాళ్ళని తెలియకుండా ఉంది, వాళ్ళు మనం జయిస్తే మంచిదో తెలియకుండా ఉంది. సో ఈ విధమైన తర్వాత కృపణత్వము, సరే దయాగుణం చేతనే వచ్చింది కావచ్చు, అసలు మొత్తానికి యుద్ధం మీద ఒక రకమైన వైముఖ్యం కలిగింది, అది యుద్ధవీరుడికి తగని లక్షణము. అంచేతనే అర్జునుడు తన యొక్క ఈ లక్షణాన్ని కృపణ, కృపణత్వము, కృపణుని యొక్క లక్షణము అని ఆయన ఆ విధంగా అంచనా వేసుకున్నాడు. అయితే ఇంతకుముందు నేను మీకు మనవి చేశాను, సంజయుడు ఇదే లక్షణాన్ని కృపయావిష్ట అని అంచనా వేశాడు. దయాగుణం చేత ప్రభావితుడై పాపం అతను డోలాయమాన స్థితిలో ఉన్నాడు అని సంజయుడు అన్నాడు. ఒక పిరికితనంతో ఒక యుద్ధం అంటే తీవ్రమైన ఆసక్తి, బంధువుల మీద బాణాలు వేయడం ఏమిటి అనేటువంటి ఫీలింగు, అట్ ది సేమ్ టైం హీ కెనాట్ వాక్ అవే. సో ఆ రకమైనటువంటి అకృపణ స్థితి, ఒక బేలతనము, అది నన్ను నా ఒరిజినల్ స్వభావాన్ని కప్పిపుచ్చినది. దోషోపహత స్వభావ, మౌలికమైన స్వభావం ఏమిటి, అతని స్వభావము, అతని శీలం ఏమిటి అంటే యుద్ధరంగంలో ధైర్యంగా నిలబడి శత్రువులని తునాతునకలు చేయటం అతని శీలము, దట్ ఈజ్ వాట్ హీ ఈజ్. సో అటువంటి వాడు నెగ్గితే మంచిదా ఓడిపోతే మంచిదా అనే లెవెల్లో ఆలోచిస్తున్నాడు అంటే సో ఆ కృపణత్వము, ఆ దీనత్వము, హెల్ప్లెస్నెస్, తర్వాత ఇండిటర్మినేషన్, ఏ ఇట అట తీర్చుకోలేకపోవటం, ఊగిసలాట, ఆ బేలతనము, పిరికితనం అని అనద్దు, పిరికితనం కాదు నిజానికి. సో సెంటిమెంటాలిటీ, ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేసి అతన్ని ఆ విధంగా తయారు చేసాయి. కార్పణ్య దోషోపహత స్వభావ, ఈ కృపణత్వము అనే దోషము నా ఒరిజినల్ స్వభావాన్ని కప్పిపుచ్చి వేసినది. తర్వాత పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢ చేతాహ, ధర్మాన్ని ఆచరించాలనే ప్రేమ అయితే ఉన్నది, కానీ ఇప్పుడు ధర్మం ఏమిటి అనేది విషయంలో నా మనస్సు చాలా మోహాన్ని పొంది ఉన్నది. ధర్మే సమ్మూఢం చేతః యస్య సః, ధర్మం విషయంలో మోహమును పొంది ఉన్న బుద్ధి గలవాడను. మోహము అంటే ఏమిటి? ఇదాదా తేల్చుకోలేకపోవడం, ఏది ధర్మం? ఇప్పుడు శత్రువు మీద బాణం వేసి వాడిని నేల కూల్చడం ధర్మమా, లేకపోతే వెనక్కి వెళ్ళిపోయి రక్తపాతం లేకుండా చేయటం ధర్మమా, ఏది ధర్మము అని ఆ విషయంలో సందేహంలో పడిపోయాడు. ఒకసారి మన భారతదేశ చరిత్రలో ఉన్న విషయమే చెప్తున్నాను నేను. ఒకసారి కలకత్తాలోనో నోఖాలీలోనో ఎక్కడో హిందూ ముస్లిం కొట్లాట్లు అయినప్పుడు ముస్లిమ్స్ పెద్ద గ్రూప్స్ కింద వచ్చి ఆ లోకల్ హిందూస్ని ఊచకోత కొట్టడం జరిగింది. జరిగితే ఈ విషయాన్ని మహాత్మా గాంధీ గారితో చెప్పారు. ఇలా జరిగింది, అక్కడుండే హిందూ సమాజం అంతా కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయారు, స్త్రీలు పిల్లలు కూడా చాలా ఘోరంగా ట్రీట్ చేయబడ్డారు, ఇది ఇలా జరిగింది అని గాంధీ గారికి చెప్పారు. చెప్తే ఆయన అన్నారు, మరి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎదిరించలేదా అని అడిగారు. అంటే ఎదిరించలేదు, వీళ్ళు ఎదిరించకుండగా పారిపోయే ప్రయత్నమే చేశారు, కానీ ఆత్మరక్షణ కూడా వీళ్ళు నడుము బిగించలేదు అని ఆయనకి సమాధానం చెప్పారు. అంటే ఆయన అన్నారు, అది చాలా తప్పది, అలా ఉండకూడదు. శత్రువులు దుష్టులు వచ్చి ఆ విధంగా అటాక్ చేసినప్పుడు నడుము బిగించి తమ శక్తిని యుక్తిని కూడా ఉపయోగించి ఆ దుష్టులను ఎదుర్కోవాల్సి ఉంటుంది, అది పిరికితనము, అది అహింస కాదు. సో కాయరత అహింస నహి హోతా హై, కవర్డిస్ ఈజ్ నెవర్ సేమ్ యాజ్ నాన్ వైలెన్స్. నాన్ వైలెన్స్ రిక్వైర్స్ కరేజ్, పిరికితనం నాన్ అహింస కాదు అని చెప్తారు. దట్ ఈజ్ వాట్ హీ సెడ్. వెరీ ఇంట్రెస్టింగ్. సో మహాత్మా గాంధీ ఆయన బోధలు అవి చూసినట్లయితే మన సమాజంలో, ఎస్పెషల్లీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతి కాలంలో వచ్చిన పాలకులు వీళ్ళందరూ కూడా ఆయన బోధల్ని పిక్ అండ్ చూస్ లెవెల్లో ఆయన బోధల్ని సమాజం ముందు పెట్టారు తప్పిస్తే ఆయన పూర్తి అభిప్రాయాలను సమాజం ముందు పెట్టలేదు. ఉదాహరణకి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంకా గోహత్యని కొనసాగిస్తే అంత మహాపాపం అదే కానీ మరొకటి లేదు. పరదేశీయులు పాలించినప్పుడు గోవు పవిత్రము అనే సంగతి వాళ్ళకి మనం నచ్చజెప్పలేము, అది వేరే సంగతి. మనకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గోహత్య మన సమాజంలో ఉండడానికి వీల్లేదు అని ఆయన రాసినటువంటి వ్యాసాల్లో చాలా ఖచ్చితమైన అభిప్రాయాలని వ్యక్తం చేశారు. చాలా ఖచ్చితమైన అభిప్రాయాలు. సో మచ్ సో మన కాన్స్టిట్యూషన్లో కూడా ఏదో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏదో ఒక హెడింగ్లో సమాజంలో గోహత్యం ఉండరాదు, గోహత్యను నిషేధించవలసింది అని పెట్టారు. మన పాలకులు ఆ ప్రిన్సిపల్ని ఏ విధంగా నీరు కట్ చేశారో చూడండి. గాంధీ గారు అంటారే కానీ ఆ ప్రిన్సిపల్ని పూర్తిగా నీరు కట్ చేశారు. భగవద్గీతని స్కూల్స్లో మతంతో సంబంధం లేకుండా అన్ని రకాల క్రిస్టియన్స్కి ముస్లిమ్స్ కూడా అందరు విద్యార్థులకి డిగ్రీ లెవెల్లోనైనా భగవద్గీతని అట్లీస్ట్ స్థూలంగానైనా సెలెక్టెడ్ వెర్సెస్ అయినా బోధించి తీరాలి, దాన్ని కరికులంలో పెట్టాలి అని ఆయన నిర్ద్వంద్వంగా అంటే ఏ రకమైన సందేహానికి తావులేని విధంగా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మన వాళ్ళు ఏం చేశారు? నీరు గార్చేశారు, ఆయన యొక్క బోధల్ని నీరు గార్చేశారు. నేను పోర్బందర్ వెళ్ళాను. పోర్బందర్లో ఆయన పుట్టి పెరిగిన ప్రదేశము ఎంత అధ్వాన్నంగా ఉంటుందంటే మీరు ఊహ కూడా చేయలేరు. యూ విల్ బీ డిసపాయింటెడ్ టు ది ఎక్స్ట్రీమ్. అక్కడికి వెళ్తే ఏదో ఆ బిల్డింగ్ని ఆయన పుట్టిన బిల్డింగ్ని ఎవరో అమ్మేసి ఏదో చేయకుండా గవర్నమెంట్ వాళ్ళు ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అదో పని చేశారు. సో ఇప్పుడు గవర్నమెంట్ కబ్జాలో అయితే ఉంది, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో అయితే ఉంది, దాంట్లో సందేహం లేదు. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే అక్కడ ఓ మనిషిని పెట్టి అపాయింట్ చేసి విజిటర్స్ వచ్చిన వాళ్ళకి చూడడానికి దానికి ఏదో చేశారు. బట్ మెయింటెనెన్స్లో విషయంలో కానీ, విజిటర్స్కి అక్కడ చూపించడంలో కానీ, అక్కడ ఉన్న వాళ్ళ కోఆపరేషన్ కానీ, ఒక గైడ్ ఉండి ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానీ ఏమీ లేదు. నథింగ్ ఈజ్ దేర్. సో అంటే తర్వాత ఆ గాంధీ గారి పోర్బందరికి ఈ రాజకీయ నాయకులు ఎవరు వెళ్తామని కూడా నేను అనుకోను. వారే గాంధీ గారే సర్వం అనుకున్న పార్టీ వాళ్ళు కూడా ఈ లోకల్గా ఉండే ఓ విగ్రహంలో మెడలో మాల వేసి లేచక్క వస్తారు, తప్పిస్తే పోర్బందర్ వెళ్ళి అక్కడ కూర్చుని స్ఫూర్తిని తెచ్చుకుని అలాగేదో చేస్తారని నేను అనుకోను. సో వెరీ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఇట్ ఈస్. ఎనీవే, సో ధర్మ సమ్మూఢ చేత, ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే అహింస అనేది కూడా ఒకటి ఉంది, ఇట్ ఈజ్ ఎ గ్లోరియస్ వాల్యూ. బట్ దాన్ని కూడా యూ షుడ్ నాట్ కన్ఫ్యూజ్ విత్ పెర్ఫార్మింగ్ ఆఫ్ డ్యూటీ, పెర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీ. దాన్ని దీన్ని కన్ఫ్యూజ్ చేయకూడదు. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. యుద్ధరంగము అంటే దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. అహింస ఆ సిచ్యువేషన్ వేరు. ఈచ్ ఈజ్ గ్లోరియస్, బట్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ డ్యూటీ ఈజ్ ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఆ సత్యాన్ని మనం మరవకూడదు. పిడికి బియ్యానికి ఒకే మంత్రం అన్నట్టుగా అంతటా అహింస అనే మాట పనికిరాదు. సో ఇప్పుడు రక్షణ ఇవ్వాల్సినటువంటి వీరుడు, యుద్ధ సైనికుడు, వాడు నేను తుపాకీ పేలిస్తే ఎలాగా, నేను బాణం వేస్తే ఎలాగా, రక్తం చిందిస్తే ఎలాగా అని ఇలాగంటే సెంటిమెంటల్లో పడి వాడు కనుక అక్కడి నుంచి పక్కకి తప్పుకున్నాడు అనుకోండి, ఇప్పుడు శత్రువు వచ్చేసి లోపల ఉన్నటువంటి వృద్ధులను, స్త్రీలను, పిల్లలను చాలా ఘోరంగా కత్తికి బలి చేసి వెళ్ళిపోయాడు అనుకోండి, ఏం అహింసది? దాన్ని అహింస అంటారా? తర్వాత ఇప్పుడు అడవిలో సింహము మేక ఉందనుకోండి, అక్కడ అహింస ఉండదు, అక్కడ హింసే ఉంటుంది. రెండు సింహాలు ఉన్నాయనుకోండి, చక్కటి అహింస ఉంటుంది. హింస అనేది దరిదాపులకు రాదు. కాబట్టి పాకిస్తాన్ అటాక్ చేస్తే దానికి గట్టిగా మనం బుద్ధి చెప్పగలిగిన స్థితిలో మనం ఉన్నప్పుడు హింస ఉండదు, యుద్ధం ఉండదు, పీసే ఉంటుంది. అటాక్ చేసినా వీడు దద్దమ్మలు రా అంటే వాడు సంవత్సరానికి ఒకసారో రెండేళ్ళకి ఒకసారో అటాక్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మహమ్మద్ గజనీయో ఘోరియో 18 సార్లు అటాక్ చేశాడు. 18 సార్లు ఎందుకు అటాక్ చేశాడు వాడు? వాడిని అసలు ఫస్ట్ అటాక్లో ఫినిష్ చేసి పారేయాల్సిన స్థితిలో సమాజం ఉంటే 18 సార్లు ఎందుకు అటాక్ చేస్తాడు? సమాజం నిర్వీర్యంగా ఉంది, వాడికి తోచినప్పుడు అలా అటాక్ చేసేవాడు. వాడికి ఏదైనా 10 రూపాయలు తక్కువ అయ్యనుకోండి, భారతదేశం రత్నగర్భలా ఉండేది. వాడికి ఏదైనా ఇష్యూ, పాకిస్తాన్ కూడా అంతే, పాకిస్తాన్లో ఇంటర్నల్ ఇష్యూ వచ్చిందనుకోండి, ఇండియా మీద అటాక్ చేయటం రియల్లీ. వాళ్ళకి ఇంటర్నల్గా ఏవో దెబ్బలాట్లు వస్తాయి. వెరీ అన్స్టేబుల్ సొసైటీ. ఇట్ ఈజ్ ఏ నేషన్ విచ్ ఈస్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఇట్స్ ఏ నాన్ నేషన్. పాకిస్తాన్ ఈజ్ ఏ నాన్ నేషన్. ఐ డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ నేషన్, ఇట్స్ ఎ నాన్ నేషన్. సో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఈస్ టూ మచ్. ఆ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇండియా బెయిటింగ్ అండ్ ఇండియా బ్యాషింగ్ దట్ ఒక రెటారిక్ ఒకటి మొదలుపెట్టి ఇండియా మీద వ్యతిరేకంగా మాట్లాడడం, ఇండియా మీద అటాక్ చేయటం, ఎల్ఓసి మీద ఫైరింగ్ చేయటం, లేకపోతే ఇండియా వాళ్ళని ఎవరినో చంపేయటం, ఇలాంటివి ఏవో చేస్తే ఆ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కొంచెం సద్దుమణుగుతాయి, అందరి దృష్టి కూడా డైవర్ట్ అవుతుంది. అలా చేస్తారు వాళ్ళు. ఇప్పుడు చేయమనండి అలాగా. నో, లెట్ దెమ్ డూ నౌ. ఇప్పుడు అటు ఆఫ్ఘనిస్తాన్ ఏదో చూసుకోవాలి, ఇంక ఇండియా జోలికి రాలేదు. కాబట్టి ఖచ్చితమైనటువంటి అవగాహన ఉండాలి. అహింసని డ్యూటీని కన్ఫ్యూజ్ చేయకూడదు. ఆ కన్ఫ్యూజన్లో పడ్డాడు అర్జునుడు. ధర్మ సమ్మూఢ చేత, నా ధర్మం ఏమిటి? ఇప్పుడు యుద్ధరంగంలో నిలబడి ఉన్నాడు, ఈ పాండవుల సైన్యాన్ని ముందుకు నడిపించవలసిన పూచి అతంది, అతన్ని నమ్ముకుని వీళ్ళందరూ యుద్ధానికి వచ్చారు. అర్జునుడు కనుక ముందే నో అని చెప్పుంటే అసలు యుద్ధమే ఉండేది కాదు. ఎందుకంటే యుద్ధానికి ముందు ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్లో హూ విల్ ఇప్పుడు ఫుట్బాల్ గేమ్ ఉందనుకోండి, ఒక మెయిన్ అటాక్ ప్లేయర్ ఉంటాడు అపోజిట్లో, హూ విల్ ఆ అటాక్ ప్లేయర్ చుట్టూ ఒకడిని పెడతారు, ఒకడినో ఇద్దరినో పెడతారు. దాన్ని స్టాకింగ్ అనో ఏదో అంటారు, దానికి ఏదో పేరు. వాడితో ఉంటాడు వీడు, వాడి ప్రతి మూవ్ని అబ్జర్వ్ చేస్తూ అడ్డుపడుతూ ఉంటాడు. అలాగే ఒకడిని పెడతారు. సో ఆ విధంగా యూ గాట్ మై పాయింట్. అదేవిధంగా ఇప్పుడు యుద్ధం అంటూ వచ్చినప్పుడు భీష్ముడికి ఎదురుగా యుద్ధం ఎవరు చేస్తారు? అర్జునుడు. ఓకే, సెటిల్డ్. దుర్యోధనుడు కేవలం భీముడు. ఈ రకంగా వాళ్ళు వేసుకున్న ప్లాన్లో అర్జునుడు కవర్ చేయాల్సిన వాళ్ళు ఇద్దరో ముగ్గురో నలుగురో ఉన్నారు. అర్జునుడు, ఏరా అర్జున, నువ్వు ఇవంతా కవర్ చేస్తా ఉంటా, నేను చూసుకుంటా వాళ్ళ సంగతి. భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, కర్ణుణ్ణి నాకు వదిలిపెట్టేయండి మీరు, డోంట్ వర్రీ అబౌట్. అంటే అప్పుడు దుర్యోధనుణ్ణి, దుశ్శాసనుణ్ణి నేను చూసుకుంటా అని భీముడు. ఈ విధంగా వాళ్ళు ప్లాన్ వేసుకుని యుద్ధానికి వచ్చారు. అర్జునుడు కనుక అబ్బే భీష్ముడు తాత కదా, తాత మీద బాణం ఎలా వేస్తాను అన్నయ్యా అని ధర్మరాజుతో అంటే, అవునురా అర్జున, నీ మాట కరెక్టే, పద మళ్ళీ వనవాసానికి పోదామని ముందే అడుగు ముందు వేస్తాడు. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ శాంతి పన్నాలు అంటారు వీటిని, శాంతి పన్నాలు వల్లించుట అని అంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత శాంతి పన్నాలు వల్లించటం అది సందర్భంగా లేదు. సో హీ న్యూ ఇట్, హీ గెస్డ్ ఇట్. అంచేతనే నేను యుద్ధం మానేసేయటమే మంచిది, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అని ఖచ్చితంగా అంటలేదు. ధర్మ సమ్మూఢ చేత. సో ఏవేవో ఆర్గ్యుమెంట్స్ చెప్పేశాడు. ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉంటాయంటే, ఒకసారి అది మైండ్లో పడితే ఇంకా ఆర్గ్యుమెంట్ అలా దొలిచేస్తూ ఉంటుంది, అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఎప్పుడు ఒక శ్లోకం ఒకటి ఉంది, దేవతలు మన మీద కోపంగా ఉన్నారంటే మన బుద్ధిలో రాంగ్ అభిప్రాయం రూపంలో ప్రవేశిస్తే మన బుద్ధిని చెడగొడతారు. ఓ రాంగ్ ఐడియా ఒకటి బుద్ధిలో ప్రవేశపెడతారు. వీడు ఆ ఐడియాతోటి దాన్నే జస్టిఫై చేసేసుకుంటూ అదే కరెక్ట్ అనేటువంటి భ్రమలో ఆ ఐడియా వెంట పడిపోతాడు, అంతే నాశనం అయిపోతాడు అంతే. అదే దేవతలు మనల్ని ఆశీర్వదించాలనుకోండి, దేవతలు మన ముందు సాక్షాత్కరించి అలా వెలిగిపోతూ ఆశీర్వదించరు. అదే శ్లోకం ఉంది అలాగే, నాకు గుర్తు రావట్లేదు. వాళ్ళు ఏమైనా ఎలా ఆశీర్వదిస్తారంటే మీ బుద్ధిలో ప్రవేశించి మీకు ఒక మంచి ఆలోచన కలిగేట్లా చేస్తారు. దేవతల ఆశీర్వచనం ఉంటుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే ఇలాగే ఆశీర్వదిస్తారు, మీకు ఒక మంచి ఆలోచన కలిగేట్లా చేస్తారు. ఇప్పుడు లక్ష్మీదేవి మీకు అనుగ్రహం కలిగించాలంటే ఏం చేస్తుంది ఆవిడ? అలా ధర కాసులు ఒలిగిపోవు. ఆవిడ ఏం చేస్తుందంటే, ఇదిగో ఈ స్టాక్ మంచిది అనే ఐడియా మీకు కలిగిస్తుంది. కలిగిస్తే మీరు వెళ్ళి ఆ స్టాక్ కొనాలనే ఐడియా కలుగుతుంది. మామూలుగా నీరసంగా ఉన్న మనిషి ఎందుకునో ఆ పూట వెళ్ళి ఓ 1000 or 10,000 షేర్లు కొనుక్కొస్తాడు. మొన్నటి సడన్గా ఇట్ జంప్స్ అప్ అండ్ హీ బికమ్స్ రిచ్. ఆ ఐడియా అలా కలిగిస్తుంది. బిల్ గేట్స్ రిచ్ అలాగే అయ్యాడు. ఎవరి దగ్గర పనిచేసేవాడు, ఏదో ఐడియా వచ్చింది. ఈ ఐడియాని వీడికి అందిచేసేది ఏముంది, మనం రిజైన్ చేసి మనం సొంతంగా ఈ ఐడియాని మార్కెట్ చేద్దామని ఒక ఐడియా వచ్చింది. పక్కన ఉన్నవాడితో చెప్పాడు, అంటే వాడు సై అన్నాడు. ఇద్దరు రిజైన్ చేసి మొన్నటి పొద్దున్న ఓన్ కంపెనీ స్టార్ట్ చేశారు. లేకపోతే ఇంకొక కంపెనీలో మేనేజర్ కింద పనిచేస్తూ ఉండేవాడు ఈనాటికి కూడా. కాబట్టి ఐడియా, మంచి ఐడియా ఇచ్చి దేవతలు ఆశీర్వదిస్తారు, చెడ్డ ఐడియా ఇచ్చి శపిస్తారు. శాపం అన్నా ఆశీర్వచనం అన్నా ఇలాగే ఉంటుంది. ఈ సత్యాన్ని విస్మరించి ఏదో ఫిజికల్గా సంథింగ్ హ్యాపెన్స్ అని మీరు అనుకోరు, అలాగేమీ అవ్వదు. కాబట్టి ధర్మ సమ్మూఢ చేత. సో అర్జునాస్ ప్రాబ్లమ్ ఈజ్ హీ కుడ్ నాట్ డిసైడ్ బిట్వీన్ టూ కాన్ఫ్లిక్టింగ్ ఐడియాస్. ఇటు హింసకి పూనుకుని యుద్ధం చేయటమా, లేకపోతే అహింస పేరుతోటి యుద్ధరంగం నుంచి వెనుదిరుగుతాయా, ఏది ధర్మము? యుద్ధం ఏది ధర్మం అనే సందేహంలో పడ్డాడు చూడండి. ఆ యుద్ధం నుంచి పారిపోవడమే ధర్మం అనే నిర్ణయంలో లేడు. ఎందుకంటే తెలుసు, క్షత్రియ వీరుడు, ఎంతో కాలం యుద్ధం అది చేసినవాడు, తెలుసు. హీ న్యూ దట్ సమ్హౌ ఇట్ ఈస్ హిస్ డ్యూటీ టు స్టాండ్ అండ్ ఫైట్. హీ న్యూ ఇట్. అట్ ది సేమ్ టైమ్ హీఈస్ వర్రీడ్ అబౌట్ స్పిల్లింగ్ ది బ్లడ్ ఆఫ్ హిజ్ ఓన్, నాట్ స్పిల్లింగ్ ది బ్లడ్. నివాత కవచులు అని ఒక రాక్షస గణం ఉంటుంది, వాళ్ళు 60,000 మంది. నివాత కవచులు, ఇది భాగవతంలో కూడా వచ్చింది. పౌలోమాహ్ కాలకేయాశ్చ అని పులు ఏదో ఉంది వాళ్ళ పేర్లు. సో వాళ్ళు ఆ రెండు గ్రూపులు, వాళ్ళు పౌలోమీనో ఏదో గ్రూప్ ఒకటి, కాలకేయులోనో గ్రూప్ ఒకటి. ఈ రెండు గ్రూపులు కవచి వీళ్ళకి నివాత కవచాహ అని పేరు ఎందుకు వచ్చిందో వచ్చిందో పేరు. వాళ్ళు 60,000 మంది. ఈ అర్జునుడు ఒక సైన్యాన్ని తీసుకుని ఆ నివాత కవచుల మీద అటాక్ చేసి భయంకరమైన యుద్ధం చేసి మొత్తం 60,000 మందిని కూడా సంహరిస్తాడు. నివాత కవచులు అన్న వాళ్ళు లేకుండా చేస్తాడు. ఇంద్రుడు మహానందపడిపోయి ఏవేవో వరాలు ఇస్తాడు. కాబట్టి అర్జునుడికి రక్తాన్ని చిందించడం కొత్త ఏం కాదు. అతని సమస్యలు ఏంటంటే మన బంధువుల రక్తం చెందుతుందనేటువంటి బెంగే, దట్ ఈస్ హిజ్ ఓన్లీ ప్రాబ్లం. ఇట్ ఈజ్ ఎ వెరీ అన్ఫార్చునేట్ వే ఆఫ్ లుకింగ్ అట్ థింగ్స్. సో చాలామంది మన రాజకీయ దృష్టాంతాలు ఇచ్చినట్లయితే కొంచెం మనుషులకు ఇబ్బందికరంగా ఉండొచ్చు, బట్ అలా అంటూ ఉంటాను, ఇస్తూనే ఉంటాను నేను. ఇట్స్ నాట్ దట్ ఐ టోటల్ అవాయిడ్. మనకి ఒక రాజకీయ నాయకుడు ఒక ఆయన ఉండేవారు, హిస్టరీలో పుస్తకాల్లో రికార్డ్ అయి ఉన్నది. ఇప్పుడు సర్టెన్ థింగ్స్ ఆర్ రికార్డెడ్, యు కెనాట్ కాంట్రాక్ట్ దట్ రికార్డ్. అబుల్ కలాం ఆజాద్ అని ఒక ఆయన, అబుల్ కలాం ఆజాద్ అని ఒక రాజకీయ నాయకుడు ఉండేవారు. పాకిస్తాన్ పార్టిషన్ టైంలో హీ స్టూడ్ ఆన్ ది సైడ్ ఆఫ్ ఇండియా, ఇండియా వైపు ఉండిపోయాడు. అతను పార్టిషన్ ఇంటిగ్రేషనిస్ట్గా ఉండేవాడు. హీ హీ